నాసింద్రయం సజిత్వానం సాదా ప్రణామా వారణ నిధేత యామాహవాహయే ఇంద్రా త్వాఆవాహయే యావః ఆభే ప్రాణ వైనమావారాన్ కృష్ణా

ఏదామేధకం ఏదామేదాం యా విప్రాయాత ఏదామేదాం ఏదామేధకం ఏదామాదేదాం గోష్పద పృట సమ్రాజాం ారాయణ ఆయింద్రవ్యాంగే నారాయణ హమ్మాయ రాజాయ ఆయింద్రవ్యాంగే నారమాయ రేషామాయ అంహాయ సమ్రాజం చ నవ్యాంగే నారాయణే వ్యంగాయర్భే ఇంద్ర స్వ్యంగాయర్భే నారాయణ మామిహే సుదక్షిణ ఇంద్ర ఇంద్రాయ ఆయా

ఇంద్రామభాయ ప్రగాయాతా ఏహ విశ్వాదాం దదాగ్రాదం ఏహ మంహాయ ఏహ తానాయేనా ఏహ పాంతం ఇంద్రామభాయ రాగాయాత విశ్వాదాం దాదాగ్రాదం మన్నటం జరడ నాయ సఖాయ కన్వా ఇంద్రాయ మధ్వనే సోతాం ఆరాయనాగర అర్కమాచార ఇంద్రాయ మధ్వనే హవ వాయవతాం పరేట ఆ స్నుహాయ మహాదృణభాసు Yeah. Yeah.